జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, కూజంతం రామ నామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులరా, శ్రీమద్ రామాయణం అరణ్యకాండలో రామచంద్రస్వామి అరణ్యములలో సంచరించుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు వారి పేర్లు చెబుతూ ఉన్నారు. ఆ పేర్లు వారికి ఎందుకు వచ్చినవి అని అంటే, అది వ్యక్తి మన నామవాచకంలాగా కాదు, వాళ్ళు చేసే పనులను బట్టి. ఇక్కడ డాక్టర్ అని, ఉపాధ్యాయుడని, ఇంజనీర్ అని అనుకున్నట్లుగా పోస్టుల్లాగాను అన్నమాట, చేసే పనులను బట్టి వారిని ఎవరెవరు వారు అని అంటే, వైఖానసాహ, వైఖానసులు అంటే గోర్లు బాగా పెంచుకొని ఆ గోర్లతోనే దుంపలు అలాంటివి తవ్వుకోవటము తింటము, ఇది వాళ్ళు చేసే పని. ఇంకా వాలఖిల్యులు అని అంటే తోకలు కలిగినటువంటి వాళ్ళు. తోకలు ఇప్పుడు మామూలుగా మనుషులకే మొదట్లో తోకలు ఉన్నాయి కదా, ఇప్పుడు వానరాలకు తోకలు ఉన్నాయి, అవి తర్వాత మనకి కనిపిస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి ఈ ఆకారాలు ప్రకృతి నుంచి వచ్చాయి, ఇప్పటికీ అక్కడక్కడ విచిత్రమైనటువంటివి వస్తూనే ఉంటాయి. కనుక తోకలు ఉన్నటువంటి వారు వాలఖిల్యులు. దీనినే మనకేం చెప్తూ ఉంటారంటే, గోర్ల నుంచి పుట్టారని, తోకల నుంచి పుట్టారని. గోర్ల నుంచి పుట్టటాలు, తోకల నుంచి పుట్టటాలు ఏముంటాయి, వాళ్ళలా గోరులతో ఉపయోగించుకునేవాళ్ళు, వీళ్ళకి తోకలు ఉన్నటువంటి వాళ్ళు. వీరందరూ కూడా తపస్సులు చేసేటటువంటి వారు, యోగాలు, అందరూ కూడా యోగాలే, ఏదో ఒక విధమైనటువంటి యోగము పరమాత్మను చేరటానికి చేసే పనులు. ఇప్పుడు కూడా అంతే, యోగులందరూ మరి రకరకాలుగా ఉంటారు, వారు ఎవరెవరో ఏవేదో చెబుతూ ఉంటారు, నిజం చెప్పేవాళ్ళు ఉండొచ్చు, లేదా ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం, ధన సంపాదన కోసం రకరకాలుగా ఉంటారనుకోండి, అదంతా ప్రపంచం యొక్క తీరు తెన్ను. అక్కడ కూడా అలాంటి పేర్లు కలవాళ్ళు వీరు ఉన్నారు. ఇక సంప్రక్షాళ, శరీరం సంప్రక్షాళయంతి, ఎప్పుడు నీళ్లతో తడుపుకుంటూ ఉంటారట కొందరు, వాళ్ళు సంప్రక్షాళులు అని పేరు వాళ్ళకి. మరీచిపాహ, మరీచి చంద్ర సూర్యాది కిరణాన్ సతా పిబంతి, చంద్రకిరణాలు సూర్యకిరణాలు ఆహారంగా వారు తీసుకుంటూ ఉంటారు, అలా పైవంకె చూస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళని మరీచిపులు అని అంటారు. ఇక అశ్మకుట్టాశ్చ, అశ్మకుట్టులు అంటే రాళ్లతో కొట్టుకుని గింజలని పట్టుకుని తింటూ ఉంటారు కొందరు. మరి ఇప్పుడు కూడా నట్స్ మనం తింటూనే ఉన్నాం కదా, ఇప్పుడు ఏయో ఇప్పుడు కూడా చాలా వాల్నట్స్ అలాంటివి, లేదా పిస్తాలు, ఇవన్నీ కాయల్లోనే ఉంటాయి, వేరుశనగకాయలు. మరి అసలు ప్రతిదీ కూడా దానిపైన ఒకటి పెట్టుకుని వస్తుంటుంది, వాటిని పాలుగొట్టుకుని అడవుల్లో మరి ఇంకేం దొరికాయో అవి పాలుగొట్టు తినేవాళ్ళు వాళ్ళు. పత్రాహారాహ, పత్రాహారులు అంటే ఆకులు, ఆకులు తింటూ ఉండేవాళ్ళు. ఆకులు ఏమిటి అనుకోవచ్చు, ఇప్పుడు ఎన్నో ఔషధాల గుణాలు కలిగినటువంటివి, ఎన్ని ఆకులు లేవు, ఇప్పుడు మనకు కూడా ఆకుకూరలు తినండి అంటున్నారు. మరి వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు కనుక బలమైనటువంటివి ఆహారాలు ఆనాటికి, మరి వాటికేమీ మందులు లేవు, పురుగు మందులు కొట్టింది లేదు, వాళ్ళు ఏమి గుంజుకోని అవసరం లేదు. ఇప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఈ కరోనాల పేరుతో, ప్రతిదానిని కూడా పసుపేసి పరిశుభ్రం చేసి ఎప్పటికో వండుకొని తినటానికి చేస్తూ ఉన్నాం. ఆనాటివే మొదటి నుంచి ఉన్నటువంటివే ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉంటాయి. వాళ్ళు పత్రాహారులు. దంత ఉలూఖలు అంటే ఉలువఖలం అంటే రోలు, వాళ్ళకి దంతాలే అంటే పళ్ళతో ఒలిసి తింటూ ఉండేవాళ్ళు గింజలని. అశ్మకుట్టులు అని చెప్పాం, రాళ్లతో పాలు కొట్టేవాళ్ళు వాళ్ళు, పళ్ళతోనే పీకు తినేవాళ్ళు వీళ్ళు. మా చిన్నప్పుడు కూడా చూసాం వడ్ల గింజలు కొందరు అట్లా కొరికి ఆ పైది ఊసేసి తింటూ ఉండేవాళ్ళు, కొరికి తింటూ ఉండేవాళ్ళు వీళ్ళు దంతువులు ఖలులు. ఉన్మజ్జకాహ దంతై వీహ్యాది తుష నిర్మోకం కృత్వ భక్షయంత, అది దంతముల చేత పొట్టు తీసేసి తినేవాళ్ళు. ఇక ఉన్మజ్జకాహ ఉన్మజ్జకులట, వీళ్ళు ఏంటంటే శిరో మాత్రం ఉద్ధృత్య సదా జలావగాఢాహ, శిరస్సు మాత్రమే నీటికి పైనుంచి మిగిలిందంతా నీళ్ళలో ఉండేవాళ్ళు, చెరువుల్లో కొలనుల్లో అట్లా నదులలో ఇట్లా ఉండి తపస్సులు చేయటం వీరంతా జలావగాఢాహ వాళ్ళు. ఇక గాత్ర శయ్యాహ, గాత్రమేవ శయ్య అంటే తన శరీరం మాత్రమే అంటే ఒట్టి ఒంటితో పడుకునేవాళ్ళు, మోడు వాళ్ళు అంటారు మన వాళ్ళు, ఏ వస్త్రాలు ఉండవు పైన, అలాగే పడుకోవటానికి పక్కలు కూడా ఏమి లేదు, రకరకాలైన ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అప్పుడు కూడా ఆకులు అవి శయ్యలు, మరి రామచంద్రస్వామికి సీతమ్మ వారికి గుహుడు ఏర్పాటు చేశాడు మెత్తని శయ్య ఆకుల చేత. ఏమి లేకుండా వీళ్ళు ఆ శరీరము, గాత్రం అంటే శరీరము, అదే పడకగా పడుకునేవాళ్ళు అలాంటి వాళ్ళు. స్థండిల శాయిన ఒట్టి నేల మీద స్థండిల గాత్రశయ అంటే ఉరసి పృష్ఠే అంశయోర్వా శిరహకృత్వా శయాన ఇత్యర్థ. మరి ఈ స్థండిల శాయులకి ఏళ్ళకి ఒక తేడా ఉంది అంటున్నారు. గాత్రశాయులు స్థండిల శాయులు అన్నా కూడా భూమి మీద పడుకునేవాళ్ళే. ఈ గాత్రశయ్యలు అంటే ఏమిటనంటే రొమ్ములో తల పెట్టుకుని పడుకుంటారట. మరి ఎలా వంచుతారో దాన్ని అలా ఉంచుకుని పడుకుంటారు. కొన్ని పక్షులు అలాగే పడుకుంటాయి కదా, కృష్ణదేవరాయలు కూడా చెబుతాడు అది చాలా అద్భుతమైనటువంటిది. బాతులు పొలాల్లో పడుకునేయని, నీళ్ళల్లో కాలువల్లో. తల భక్ష చటగురుచి బాతువులు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపగా సూచి ఆరెకులు ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాటికల్సవి తదా వాసంభుజర్పంగ రేవులడిగ్గన్ వెసబారువానిగని నవ్వున్ శాలిగోప్యౌఘముల్. పొలాల్లో ఇలా ఉండేది అంటాడు ఆయన. ఆరెకులు అంటే కాపలవాళ్ళు, పొలాలు కాపల కాసేవాళ్ళు, బరిసెలు అవి పట్టుకుని ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేవాళ్ళు అటు ప్రొద్దునే. అప్పటికే వీళ్ళు మంచెల మీద ఉండి పెట్టెలు కొడుతూ ఉండేవాళ్ళు స్త్రీలు. అట్లా వెళ్తే అక్కడ బోధులు అంటే కాలువలు అంటే చిన్న చిన్నవి అన్నమాట, బోధులు అని అంటుంటారు వాటిని. దాంట్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే తల భక్షచట గురుచి బాతువులు, ఈ బాతులు తలని అలా రెక్కలకి అట్లా ముడుచుకున్నాయి, కిందకి ముడుచుకుని పడుకుంటాయి. అవి ఆ రెక్కల్లో పెట్టేసుకుంటాయి కిందకో పైకో. అవి పెట్టేసుకుని పడుకుంటే కనపడదు, తల కనపడదు. అలా ఉంటే ఇది వాళ్ళు ఏమనుకున్నారు, పిండీకృత షాటికల్, ఆ స్నానాలకు వచ్చి ఎవరో సంధ్యావందనాలు చేసుకుంటారు పాపం వాళ్ళు, పిండేసుకుని ఆ పిండి ముద్దగా ఉన్నటువంటిది మర్చిపోయి ఉంటారు. అవి ఇలా ఉన్నాయి ఇక్కడ ఈ నీళ్ళల్లో అనుకుని అవి వాళ్ళకి ఇద్దామని. షాటికల్ సవి, సవి అంటే అని, ఇది ఒక పెద్ద ప్రయోగం తెలుగులో కావ్యాల్లో కనపడుతూ ఉంటుంది. సవి అంటే అని అని, షాటికల్ సవి, షాటికల్ అని. తదావాసంబు జర్పంగా వాళ్ళకి ఇద్దామని చెప్పి దిగేవాళ్ళట ఆ రేవులలో, ఆ బోధులు వాటిల్లో. వీళ్ళు ఎప్పుడైతే దిగ్గానే నీళ్ళు అలికిడైపోయి అవి పారిపోతూ ఉండేవి. అవి పారిపోతూ ఉంటే పైన ఈ వీళ్ళు ఆ పైన ఉండేవాళ్ళు కదా జానపదులు, మంచెల మీద ఉండేవాళ్ళు పగపగపగ నవ్వుతూ ఉండేవాళ్ళట అంట. అలా ఉన్నది అంటాడు అక్కడ పొలాల్లో అంత స్వచ్ఛమైనటువంటి వాతావరణాలు. అటువంటి మరి ఇప్పుడు ఎక్కడ కనపడతాయి, పట్టణాల్లో మరి రాజుగారు ఎక్కడ చూశాడు, మరి ఏమిటో ఆ కృష్ణదేవరాయలు వర్ణనలు చూస్తే ఆ కావ్యం ఇంకా అద్భుతం. కవులు వాళ్ళంతా క్రాంత దర్శనులు. అలాగే వీళ్ళు కూడా గాత్రశయ్యానులు తెలుగులో చెప్పుకుంటే వాళ్ళు అట్లా పడుకునేవాళ్ళు వక్షస్థలంలో. ఉరసి అంటే రొమ్ములో తల పెట్టుకుని పడుకునేవాళ్ళట వాళ్ళు. స్థండిల శాయులు అని అంటే కేవలము భూమి మీద మాత్రమే పడుకుంటారు వీళ్ళు. ఇక తర్వాత ఇంకా ఏమన్నారు, అశయ్యాశ్చ అశయ్యులు అని ఇంకొకళ్ళు ఉన్నారంట. వీళ్ళు ఏంటంటే అనమ్రగాత్ర, అసలు తల వంచరంట, వీళ్ళు కిందకు వంచరు, ఆ పైన ఎత్తిన తల ఎత్తినట్టే ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితిలాగా కింద కొంచానంటే తా మెడ నొప్పులే. అయితే వాళ్ళంతానేమో తపస్సులు, నాదేముంది రోగిష్టిని. అలా అశయ్యులు ఉన్నారట కొందరు. తథైవ అభ్రావకాశకాహ, అభ్రావకాశకులట కొందరు. ఈ అభ్రావకాశకులు అనంటే వర్ష వాత ఆతపాదిషు అనావృత దేశ ఏవ వర్తమానాహ. ఎండలు మండుతూ ఉన్నా, వానలు గురుస్తూ ఉన్నా, వీళ్ళు ఎక్కడ కూడా ఒక పర్ణశాలల్లోకి వెళ్ళటం కానీ, వేసుకోవటం కానీ, కొండ గుహల్లోకి వెళ్ళటం కానీ ఏమీ లేదు, అలాగే తిరుగుతూ ఉంటారట వీళ్ళు. వీళ్ళు అభ్రావకాశకులు. వీళ్ళు అంటే ఇల్లు కూడా ఏమి లేదు వీళ్ళకి. మరి అలాంటి వాళ్ళు వాళ్ళు. అలాగే మునయ సలిలాహారాహ, మరికొందరు సలిలము నీరే ఆహారంగా తీసుకుంటూ తపస్సులు చేసుకునేవాళ్ళు. ఇంకా మరికొందరు వాయుభక్షాహ, వాయుభక్షకులు అంటే కేవలం గాలే కదా, వాయుమాత్ర భక్షాహ, కేవలం గాలే. మరి ఈ గాలిని కూడా ఆహారంగా తీసుకునే ప్రక్రియలు ఉంటాయి. మనము మరి గాలి పీలుస్తాం వదులుతాం కదా, మనకేమో ప్రాణము బ్రతకటానికి, వాళ్ళకేమో ఆహారము. ఇది ఒకటి గమనించండి, వాయుభక్షులు అని అంటే ఆహారంగా గాలిని తీసుకుంటారు వాళ్ళు. మరి ఎలా తీసుకుంటారో ఆ ప్రక్రియ ఏమిటో మనకి తెలియదు. లేకుంటే మామూలుగా అయితే మనము పీలుస్తాం వదులుతాం మనకు తెలియకుండానే. ఇది వేరు అది వేరు. ఇక ఆకాశ నిలయాశ్చ, ఆకాశ నిలయులు అంటే ఆకాశే వృక్షాగ్రాదౌ నిలీయంత, వృక్షము చెట్ల మీద ఆటి మీద ఉంటుంటారంట వీళ్ళు. నిలయమంటే ఇల్లు, చెట్టే ఇల్లులాగా ఏర్పాటు చేసుకుని చివరిలో ఎక్కడ కొమ్మల చివరిలో ఉంటుంటారో, మరి ఎలాడుతుంటారో తెలియదు, ఎలాడుతూ ఉంటారో. అదిగో అలాంటి వాళ్ళు కొందరు. ఇక తథా వ్రతోపవాసిన, వ్రతములతో ఉపవాసాలు కొందరు. ఈ ఉపవాసాలు అని అంటే మనలాగా ఏదో గారిలో ఒక బుట్టెడు, లేదు ఒక కిలో రవ్వతో ఉప్మాను, లేదు పాలు పళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదన్నమాట ఉపవాసం. సర్వాహార శూన్య ఇత్యర్థ, అసలు ఏ ఆహారము లేదు వీళ్ళకి, అసలు ఆహారమే తీసుకోరట. ఇక ఆర్ద్రపటవాస సహా, ఇక ఆర్ద్రపటవాసులని మరొకళ్ళు అంటే వీళ్ళు ఏమిటనంటే తడి వస్త్రములు ఎల్లప్పుడూ అసలు తడివే ధరిస్తారు. పైగా నారచీరలు అవి, మరి ఇంకేమైనా వస్త్రాలు ఉన్నాయో, తడి నిరంతరము తడితోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు వస్త్రాలు లేకుండానే నీళ్లు పైన సంప్రక్షాళురు అని ఉన్నారు అంతకుముందు, వాళ్ళు ఎప్పుడు నీళ్ళు పోసుకుంటూనే తిరుగుతుంటారు. అది ఒక తపస్సు, ఇది ఒక తపస్సు. స జపాహ, సదా జపశీలురు అంటే నిరంతరము జపం, ఒక మంత్రాన్ని, ఒక ఓంకారాన్ని, లేదా అది ఆ శబ్దశక్తి వారికి వశీకృతం అయ్యే వరకును జపమంటే. మనం చేసినట్టు ఏదో కాసేపు ఒక జపం చేద్దామని కూర్చొని ఆ మధ్య మధ్యలో ఆ పొయ్యి మీద ఎలా ఉన్నదో చూడు పెట్టాము, లేకపోతే వాడు వచ్చాడా, వీడు డబ్బులు ఇచ్చాడా, ఆ వచ్చినాడెవడు, మనం ఎంతసేపు ఈ మధ్యలో ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అదేమిటంటే దానికదే దీనికదే అంటుంటారు, దేనికదేనేమో కాదని మనం ఎందుకు అనాలి. అలా కాదు, ఆ శబ్దము యొక్క శక్తి అది స్ఫోట అంటారు. శబ్దం, శబ్దానికి కూడా ఉంది శక్తి, దాన్ని స్ఫోట అంటారు. ఇప్పుడు అదే ఈ శబ్దశక్తి, అసలు ఆటం బాంబులు, ఈ అణుబాంబులు, ఇవన్నీ కూడా శబ్దశక్తి. అది అసలు దానంత ప్రబలమైనటువంటిది ఏదీ లేదు. దానిని సాధించటం జపం చేత సాధించుకోవాలి. కేవలము పేరుకి మాత్రమే జపం కాదు. మరి అది ఎలా ఎలా ఉంటుందో ఎలాగంటే, మనకి అంతకుముందు రామాయణంలోనే అస్త్ర మంత్రములు చెప్పాడు విశ్వామిత్ర మహర్షి. దాదాపుగా ఎన్ని, 1,000,000,000 ఏమో మంత్రాలే. ఆ మంత్ర దేవతలు కనపడ్డారు రామునికి ఎదుట. కనపడి అయ్యా తమ వశీకృతులం మేము, ఏమిటి ఆజ్ఞ అని అడిగారని మనం అక్కడ చెప్పుకున్నాం. అదిగో అలా జపం అంటే అది అంత స్థాయి వరకు చేయాలి అన్నమాట. స్ఫోట అనేది అంటారు, వైయాకరణులు అంటారు శబ్దశక్తి, దాన్ని సాధించాలి. పంచతపో అన్వితాహ, తపోనిత్యులు కొందరు అంటే స్వాధ్యాయమట. స్వాధ్యాయమునంటే వారి వారికి శాఖలు, పూర్వం వేదాలు ఇలాంటివి ఉండేవి. ఒకవేళ మరి ఇప్పుడు అందరికీ అవే ఉండటానికి మరి అవకాశం లేదు కదా, అందరు పూర్వులు చదువుకోనలేదు, అప్పుడు వేదాలు మాత్రమే కొందరే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పటికీ పేరుకేయో కొన్ని ఉన్నాయి శాఖలు, దాని బ్రతుకు తెరువులు ఏమిటో తెలియదు. సరే, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు చదవాలనే ఒక ఆశ ఉండటం సహజమే. స్వాధ్యాయం తప ఆర్జవం అంటూ భగవానుడు కూడా చెబుతాడు గీతలో. మరి మనకేమిటండి అని అంటే, మనకి గీతే స్వాధ్యాయం, భగవద్గీతనే చదువుకుంటే ప్రతిరోజు విడవకుండా ఎంత చదవగలిగితే అంత, అసలు ప్రతిరోజు గీత సంబంధం కలిగి ఉండాలి. భగవద్గీత ఏ శ్లోకమైనా ఒక అర్థమైనా దాన్ని కూడా అవగాహన చేసుకుంటూ ఉండాలి. ఒక పదమైనా చాలు అన్నారు, దాన్ని ఆచరణలో పెట్టుకున్నట్లయితే అదే మనని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా గొప్ప శక్తిని కూడా ఇస్తుంది, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అలా తపోనిష్ఠులు పంచతపోన్వితాహ, పంచతపులట అంటే వీళ్ళు పంచ అగ్నుల మధ్య తపస్సు. అది ఎలాగునంటే చుట్టూ అగ్నికుండాలు ఏర్పాటు చేస్తారు, 4 దిక్కుల 4, పైన సూర్యుడు, ఆ మధ్యలో ఉండి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఇక సర్వే బ్రాహ్మ్యాహ, అందరూ కూడా బ్రహ్మ విద్య అనుష్ఠానము చేసేటటువంటి వారే. శ్రియాజుష్టాహ, బ్రహ్మ విద్య అనంటే మనకి 32 బ్రహ్మ విద్యలు బ్రహ్మసూత్రాల్లో ఉన్నాయి. 32 దహర విద్య, ఆదిత్య విద్య, అక్ష విద్య అంటూ 32 ఉన్నాయి బ్రహ్మ విద్యలు. అందుకే దాదాపుగా ఈ 32 సంఖ్యను చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. 32 అంటూ అలా గొప్ప విద్యలు ఉన్నాయి. అదిగో ఆ విద్యలు కలిగినటువంటి వారు, ఆ విద్యలను పొందినవారు బ్రాహ్మ్యశ్రియ, బ్రహ్మ విద్యానుష్ఠాన జనిత వర్చస్సు ఉంటుందట, ముఖవర్చస్సు వారికి కాంతి. దృఢ పరిపక్వ యోగో, పరిపక్వమైనటువంటి యోగము కలిగినటువంటి, దృఢయోగా సమాహిత, దృఢయోగము పరిపక్వమైన యోగం అండి. మామూలుగా ఇప్పుడు కూడా ఏదో యోగాలు అంటూ ఉంటారు, యోగానికి ఏదో చెప్తారు, ఏదో మెడిటేషనే ఏదో అంటుంటారు. నాకైతే తెలియదు, మరి ఆ పదాలు కూడా తెలియవు. కానీ ఈ మెడిటేషన్లో ఇవి ఉన్నవో లేదో ఒకసారి చూసుకోండి. ఏం చెబుతున్నారు ఇక్కడ, దృఢ పరిపక్వ యోగో యమ నియమాది అష్టాంగ యోగో యేషాంతే దృఢయోగాహ. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇవండి 8 అంగములతో. మొదటిది యమము. ఆ యమము అనంటే బహిరింద్రియాలను నిగ్రహించాలి. బయటగా కళ్ళు, ఈ ముక్కు, శబ్దస్పర్శ రూప రస గంధాలు వీటిని పానీయకుండా, వాటికి జోలికి పానీయకుండా చూసుకోవాలి. అలాగే నియమము, అంతరింద్రియాలని నియమించాలి. అప్పుడు వీడు ఒక చోట కూర్చున్నా ఏదో యోగం చేయాలి అని ఆ మనసు దాని అంతటా తిరిగి వస్తుంటుంది. మనకు తెలియదు ఎప్పుడు తెలుసు అంటే, తిరిగి వచ్చిన తర్వాత, ఎక్కడెక్కడికో పోయిన తర్వాత, అప్పుడు అరే అసలు మనం ఎక్కడున్నాం. అందుకే శ్వాస మీద ధ్యాసని, అలాగే ఒకట లెక్క పెట్టండి అని కొన్ని చాలా ప్రక్రియలు ఉన్నాయి ఇక్కడ మనస్సును నిలపటానికి. మనం గాలి పీల్చి విడవటంలోనే మనసు నిలుస్తుంది అక్కడే. అలా నిలవటానికి అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఇది మొదటి దశ. ఇది ఆ మనసును నిలబెట్టుకోవటం. ఇహ ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ ఇలాంటివి ఎన్ని ఉన్నాయో మనకి, మరి ఎన్ని సిద్ధులు వచ్చినాయో వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు, మనకి ఇంకా ఏం తెలుసండి, అవి చూసుకోండి. ఇటువంటి వాళ్ళు అండి ఇక్కడ ఉన్న ఋషులు. మనకి ఇవే అన్నీ ఈనాటికి కూడా అవే, వాటిని సిద్ధి పొందే వరకు సాధించాలి. కానీ మన వాళ్ళు చేసే పనులకి ధనమధాందులని ఆశ్రయించటము, వారిని విచారటము, డబ్బు కోసమై ప్రయత్నాలు చేయటము, పేరులు, ప్రఖ్యాతులు, కీర్తి, ప్రతిష్టలు ఎన్నో ఉన్నాయి. అందుకే సుఖయోగి కూడా చెప్పాడు ఒక మాట, చక్కని పద్యం చెప్పుకుని తర్వాత ఈరోజుకు సరిపెట్టుకుందాం. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా వల్కలాశాజిన వళులు లేకున్నవే కట్టదుకూల సంఘాతమేలా గొనకొని వసీంప గుహలు లేకున్నవే ప్రసాద సౌధాది పటలమేళ ఫలరసాదులు కురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు పొసగ భిక్షయు పెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కొలువేలా తాపసులకు. సుఖమహర్షి చెప్తున్నాడు ఈ మాట భాగవతంలో. ఆచరణ సాధ్యమా కాదా అనేది చూసుకోవాలి ఆధ్యాత్మికంగా. భూమి లేదంటయా పడుకోవటానికి, పెద్ద పెద్ద డన్లపులు పరుపులు ఎన్ని రకాలు ఉన్నాయి. అలాగే చేతులు ఉన్నాయి తినటానికి, ఫోర్కులు గుచ్చుకుని తింటాము ఎన్ని రకాలుగా చేస్తున్నారు. ఉండటానికి గుహలు ఉన్నాయి, కానీ ఎక్కడన్నా ఉంటున్నారా. ఫలాలు ఉన్నాయి, చెట్లు, నీళ్ళు, భిక్ష పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ మాత్రానికి ధన మదాంధుల కొలువేల తాపసులకు, తాపసులకు ఎందుకయ్యా, శరణాగతులకు ఎందుకు అంటూ ఉన్నాడు ఆయన. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.